ఇంద్రమత్వోషత పబ్రాహ్మా నేతవనా నేవృత్రహాన్ పరమాద్యా ఆర్చాయ రమా అనుర్శ్వాసుభావ్యాం ఇంద్రాం సమత్వభోషత ఉపాబ్రాహ్మాసవనానివృత్రహన్ పారామాజ్యాంద్రావసి మధ్యామం పరమచరాజే నాగేష్ణ్వాయి శ్రోత ఓ పాయ మే నిమిదా ఇయవాయ పురేహాయ అభిపేమేహావాజ్రణాం తస్మాద్ వాజ్యసవనాయ సోతాంభారా ఈయా ఆనోనాంభోదాశ్రోతాయ ప్రవాసాయ యో రాజా దర్శనాయినాం యాదారథేరాద్రాయ గో ద్రాయ గో ఆయి స్వాసాం తరోతాః తరోతాః పార్తానాహానాం జాయేషం యో వా రాగార్ణాయ రాగణాయ అహయే రాజా ఘణాయనాం దాదారభిరద్రాయ గో విశ్వాదాంతరుతాపృతనానాం జాయేషాం భయంకాయ విద్యే మాధ్వజయ వాస్తాయ ృతపరాంభ మునే నాహాపతి ధ్రువా తోణా ఆంద్రా మునే నాణమాదిత్య మహాయ మహతమహిమా పని ప్రాసా ధాత బావా ఇదింద్ర ప్రాగవాగుదాగ మాయ గ్రభే హా హేమాషత శియానా అదాయ ప్రాసా హా మాఘవన్ పాయే భజే వాజాహం ఇషా సాహా ఓ పాంద్ర శ్రద్ధాయిత మాఘవన్ పాయ ధాయ వాజేవాజాహం శ్రీడా సాహోహ్రామే అపాద్యా పూర్వాగాత అద్వదాయ భాయా విత్వాజిరాజ్వయారా పాచారాత రంగతరా నియా క్రామా ఆసంతమాభిరాభిష్టభే ఆస్వాభే స్వాహ ఇంద్రనే దియాయ ది ఆయ మితమే ఆసంతమసంతమా భాయే ఆభేటభే ఆ స్వాహ పాయి స్వాహేరా ఇతవతి భారా ప్రేతారమ్రాహేతాం ఆసంజతారాయతారాం ఆసాయతమమతో ఆసుంజతారంహాయితారముహే తమాహం ఆదర్తంద్రియా ఘాత ఆ సోమపావణాయ సోమమింద్రావజ్రాయనాయ అజాపక్తర్వాగ్ర స్వామేధాయ మఘవాన్ మా పాయ ధియాయ గమాత్ Yeah. నేంద్రాసాయిదాయ భోమేణ మాఘవన్ భోజ హాయ మహాయ ధానంద శ్యాహతాయ ఆయ ఆయ ఇంద్ర అర్వాచేనా మాఘవంస మపాయ ఉగ్రాహరేష్వాయ హాయ స్వామిదాయ నారాయ అపాయ బృందాయ స్వయంద్ర స్వామవాహద ఇహద్రోధా ద్రావయా స్వామింద్రా వివాసాదే ఉపానయోయే ప్రాణాహరే ఆచాజాగ రుద్రః భేషదస్తరా ఇంద్రజాయ కాణేయాసాగవన్ ఐంద్రం బృహతి పర్వ సమాప్తం.